చిలిపిగ పలికిన ఓ మైనా మైనా, కిల కిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా, మిల మిల మెరిసిన తార నిన్నుల విడిన సితార, మిల మిల మెరిసిన తార నిన్నుల విడిన సితార, మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా, కలలను పెంచకు కలతను దాచకు ఏమైనా ఓ మైనా, బిలి బిలి పలుపుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా, కిల కిల నగవుల బలపులు చిలికిన ఓ మైనా మైనా. అడగనులే చిరునామా ఓ మైనా ఓ మైనా, చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా, తారలకే సిగపూవ తారాడే సిరిమూవ, తారలకే సిగపూవ తారాడే సిరిమూవ, అరివిల్లు రంగుల్లో వర్ణాలే చిలికిన చిలకవు ఉండవు పలకవు మైనా ఏమైనా, జిలిబిలి పలుకుల చిలిపిగ్గ పలికిన మైనా మైనా. పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా, చిలకడి పలుకుల మినుగురు సొగసుల మైనా మైనా, మిల మిల మెరిసిన తార నిన్నుల విడిన సితార, మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా, జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా, కలకరి వయసుల మెలుగురు సొగసుల మైనా మైనా.